అత ద్వితీయాష్టక పంచమ ప్రశ్న ప్రారంభ. ప్రాణో రక్షతి విశ్వమేజత్ యర్యో భూత్వా బహుధా బహూని సయత్ సర్వం వ్యానశే యో దేవో దేవేషు విభోరంద ఆవృదూదాత్ క్షేత్రియధ్వరద్వృషా తమిత్ ప్రాణం మనసోపశిక్షత అగ్రం దేవానామిదమత్వనో హవిః మనసశ్చిత్తేదం భూతం భవ్యం చ గుప్యతే తద్ధి దేవేష్వగ్రియం ఆనహేతు పురశ్చరం సహ దేవైరిమగుంభవం మనశ్రేయసి శ్రేయసి కర్మణ యజ్ఞపతిం దధత్ యుషతాం మే వాగిదగుం హవిః విరాట్ దేవే పురోహిత అవ్యవాడనపాయినీ యజారూపాణి బహుధా వదంతి ఏషాగుంసి దేవాః పరమే జనిత్రే సానో విరాడనపస్ఫురంతి వాగ్దేవీ దుషతామిదగుం హవిః చక్షుర్దేవానాం జ్యోతిరమృతే న్యక్తం అస్య విజ్ఞానాయ బహుధా నిధీయతే తస్య సుమ్నమశీమహి మానోహాసే ద్విచక్షణం ఆయురిన్నః ప్రదీర్యతాం అనంధాశ్చక్షుషా వయం జీవా జ్యోతిరశీమహి సువర్జ్యోతిరుతామృతం శ్రోత్రేణ భద్రముత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాచం బహుధోద్యమానాం శ్రోత్రేణ మోదశ్చ మహశ్చ శ్రూయతే శ్రోత్రేణ సర్వాదిశ ఆశృణోమి యేన ప్రాచ్యా ఉత దక్షిణా ప్రతీచ్యై దిశ శృణ్వంత్యుత్తరాత్ తదిశ్రోత్రం బహుధోద్యమానం అరాన్న నేమిః పరిసర్వం బభూవ ఉదేహి వాజన్యో అస్య ప్స్వంతః ఇదగుం రాష్ట్రమావిశసూ నృతావత్ యో రోహితో విశ్వమిదం జజాన స నో రాష్ట్రేషు సుధితాం దధాతు రోహగుం రోహగుం రోహిత ఆరురోహ ప్రజాభిర్వృద్ధిం జనుషాముపస్థం తాభిః సగం రబ్ధో అవిదక్షుర్వీః దాతుం ప్రపశ్యందిహ రాష్ట్రమాహాః ఆహార్షేద్రాష్ట్రమిహ రోహితః వృధోవ్యాస్థదభయం నో అస్తో అస్మభ్యం యావా పృథివీ శక్వరీభిః రాష్ట్రం దుహాథామిహ రేవతీభిః విమమర్షరోహితో విశ్వరూపః సమాచక్రాణః ప్రరుహో రుహశ్చ దివం గత్వాయ మహతా మహిమ్నా వినో రాష్ట్రమునత్తుపయసాస్వేన యాస్తే విశస్తపసా సంబభూవుః రాజత్రం వత్సమనుతాస్త ఆగుః తాస్తావిశంతు మహసాస్వేన సమ్మాతా పుత్రో అభ్యేతు రోహితః యూయముగ్రామరుతః పృష్ణిమాతరః ఇంద్రేణ సయుజా ప్రమృణేథ శత్రూన్ ఆవోరోహితో అశృణోదభిద్యవః త్రిసప్తాసో మరుతః స్వాదుసమ్ముదః రోహితోద్యావా పృథివీ జజాన తస్మిగ్స్తంతం పరమేష్ఠీతతాన తస్మిశిశ్రియే అజ ఏకపాత్ అదృగిం హద్యావా పృథివీ బలేన రోహితోద్యావా పృథివీ అదృగంహత్ తేన సువస్తభితం తేన నాక సో అంతరిక్షే రజసో విమాన తేన దేవాసుభరం రవిందన్ సుషేమం పాభానవో దేదివాగుంసం సమగ్రాసో జుహ్వో జాతవేద ఉక్షంతి వాజినమాధితేన సగుం సమగ్నే యుగసే భోజనాని అగ్నే శర్ధమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యత్తమాని సంతో సంజాస్పత్యగుం శ్రియమమాకృణుష్వ శత్రోజతామభితిష్ఠామహాగుంసి పునర్నవీంద్రో మఘవా దదాతు ధనాని శక్రోధన్యః సురాధాః అర్వాచీనం కృణుతాం యాచితో మనః శుష్కీనో అస్య హవిషో జుషాణః యాని నో జినం ధనాని జహర్థశూరమన్యునా ఇంద్రానువిందనస్తాని అనేన హవిషా పునః ఇంద్ర ఆశాభ్యః పరి సర్వాభ్యోభయంకరత్ జేతాశత్రోన విచర్షణి ఆకోత్యేత్వా కామాగత్వా సమృధేత్వా ప్రదోదధే అమృతత్వాయ జీవసే ఆకూతిమస్యావసే కామమస్య సమృద్ధ్యై ఇంద్రస్య నిందతే ధిలః ఆకూతిం దేవీం మనసః పురోదధే యజ్ఞస్య మాతా సుహవామే అస్తు యదిచ్ఛామి మనసా సకామః విదేయమేన హృదయే నివిష్టం సేదగ్నిరగ్నిగుమ్రత్యేత్యన్యాన్ యత్ర వాజీతనయో వీరుపాణిః సహస్రపాథా అక్షరా సమేతి ఆశానాం త్వాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విధేమ హవిషావయం విశ్వా ఆశా మధునా సగం సృజామి అనమేవా ఆప ఓషధయో భవంతు అయం యజమానో మృధో వ్యస్యతాం అగ్రభీతాః పశవః సంతు సర్వే అగ్నిః సోమో వరుణో మిత్ర ఇంద్రః బృహస్పతిః సవితాయః సహస్రీ ఊషా నోగోభిరవసా సరస్వతీ త్వష్టారూపాణి సమనక్తు యజ్ఞైః త్వష్టారూపాణి దధతి సరస్వతీ ఊషా భగగుం సవితానో దదాతు బృహస్పతిర్దదదింద్రః సహస్రం మిత్రో దాతా వరుణః సోమో అగ్నిః ఆనోభరభగమింద్రద్యుమంతం నితే దేష్ణస్య ధీమహి ప్రరేకే ఉర్వ ఇవ పప్రథే కామో అస్మే తమాపృణా వసుపతే వసూనాం ఇమం కామం మందజాగోభిరశ్వైః చంద్రవతారాధసా పప్రథశ్చ సువర్యవో మతిభిస్తుభ్యం విప్రాః ఇంద్రాయ వాహః కుశికాసో అక్రన్ ఇంద్రస్య ను వీర్యాణి ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్న హిమన్ వపస్తపర్ద ప్రవక్షణ అభిన పర్వతానాం అహన్న హిం పర్వతే శిశ్రుయాణం త్వష్టాస్మై వజ్రగ్రస్వర్యం తతక్ష ఆశ్రావివధేన వశ్యందమానాః అంజస్ సముద్రమవజగ్మురాపః ఋషాయమానో వృణీత సోమం త్రికద్రుకేష్వపి వత్సితస్య ఆసాయకం మఘవా దత్త వజ్రం అహన్నేనం ప్రథమజామహీనాం యదింద్రాహం ప్రథమజామహీనాం ఆన్మాయినామవినాః ప్రోతమాయాః ఆత్సూర్యం జనయంద్యాముషాసం ఆదేక్నాశత్రోన్న కిలా వివిత్సే అహం వృత్రం వృత్తతరం వ్యగుంసం ఇంద్రో వజ్రేణ మహతావధేన స్కంధాగుంసీ వకులిశేనా వివృక్నా అహిశ్యగత ఉప ప్రకృథివ్యాం అయోధ్యేవ దుర్మద ఆహి జుహ్వే మహావీరం తు విబాధమృజీషం నాతారేరస్య సమృతిం వధానా సర్వం రుజానాః పిపిష ఇంద్రశత్రుః విశ్వో విహాయా అరతిః వసుర్దధే హస్తే దక్షిణే తరణిర్నశిశ్రథత్ శ్రవస్య జానశిశ్రథత్ విశ్వస్మా ఇది శుద్ధ్యసే దేవత్రాహవ్యమోహిషే విశ్వస్మా ఇత్సుకృతే వారమృణ్వతి అగ్నిర్ద్వారావ్యణ్వతి ఉదుజ్జిహానో అభికామమీరయన్ ప్రపంచన్ విశ్వాభువనాని పూర్వథా ఆకేతునాశుషమిద్భోజ్యవిష్ఠః కామన్నో అగ్నే అభిహర్య దిగ్భ్యః జుషాణో హవ్యమమృతేషు దూఢ్యః ఆనో రయిం బహుళాంగోమతీమిషన్ విధేహి యక్షదమృతేషు భూషన్ అశ్వినా యజ్ఞమాగతం దాశుషః పురుదగుంససా ఊషా రక్షతు నో రయిం ఇమం యజ్ఞమశ్వినా వర్ధయంతా ఇమౌ రయిం యజమానాయ ధత్తం ఇమౌ పశూన్ రక్షతాం విశ్వతో నః ఊషానః పాతు సదమ ప్రయుచ్ఛన్ ప్రతే మహే సరస్వతి సుభగే వాజినీవతి సత్యవాచే భరే మతిం ఇదంతే హవ్యం ఘృతవత్ సరస్వతి సత్యవాచే ప్రభరే మా హవీగుంషి ఇమాని తే దురితా సౌభగాని తేభిర్భయగుం సుభగా సస్యామ యజ్ఞో రాజో దిగ్యజీషే వసూనాం యజ్ఞ సస్యానాముత సుక్షితీనాం యజ్ఞ ఇష్టః పూర్వచిత్తిం దధాతు యజ్ఞో బ్రహ్మన్ వాగుం అప్యేతు దేవాన్ అయం యజ్ఞో వర్ధతాంగోభిరశ్వైః ఇయం వేదిస్వపత్యా సువీరా ఇదం బరిహిరతి బరిహీగృష్యన్యా ఇమం యజ్ఞం విశ్వే అవంతు దేవాః భగదేవ భగవాగుం అస్తు దేవాః తేన వయం భగవంతః స్యామ తన్వా భగ సర్వయుజ్జో హవేమే సనో భగపుర ఏతా భవేహ భగ ప్రణేతర్భగ సత్యరాధ భగే మాంధిజముద వదదన్నః భగ ప్రణోజన జగోభిరశ్వైః భగ ప్రణర్భిర్నృవంతః స్యామ శశ్వతేః సమా ఉపయంతి లోకాః శశ్వతేః సమా ఉపయంత్యాపః ఇష్టం పూర్తకం శశ్వతే నాగం సమానాగం శాశ్వతేన అవిశేష్టానంతం లోకం పరమారురోహ ఇయమేవ సాయా ప్రథమా వ్యౌచ్ఛత్ సా రూపాణి కురుతే పంచదేవీ ద్వే స్వసారోపయతస్తంత్రమేతత్ సనాతనం విత్తకుం షణ్మయూఖం అవాన్యాగస్తంతోంతిరతో ధత్తో అన్యాన్ నావపృజ్యాతే నగమాతే అంతం ఆవోయంతూదవాహాసో అద్య వృష్టింజే విశ్వే మరుతో జనంతి అయంజో అగ్నిర్మరుతః సమిద్ధః ఏతంజుషధ్వం కవయో యువానః ధారావరా మరుతో ధిష్ణువోజసః మృగాన భీమాస్త విషేభిరూర్మిభిః అగ్నయో నశుషుచానాజీషిణః ధృమింధమంత ఉపగా అవృణ్వత విచక్రమేత్రిర్దేవః ఆదేధ సన్నీల పృష్ఠం బృహంతం బృహస్పతిగుం సదనే సాదయధ్వం సాదద్యో నిందమ ఆదిదివాగుంసం హిరణ్యవర్ణమరుషగుంసపేమ సహి శుచిశ్శతపత్రస్య సుంధ్యో హిరణ్యవాశీర్షిరస్సు వర్షాః బృహస్పతిస్సస్వామేష విశ్వాః ఓరో సఖిర్భ్య ఆసతిం కరిష్ఠః ఓషగ్భిస్తవ వ్రతే వయం నరిష్యేమ కదాచన స్తోతారస్త ఇహస్మసి యాస్తే పోషన్నావో అంతః సముద్రే హిరణ్యయీరంతరిక్షే చరంతి యాభిర్యాసి ధూర్త్యాగుం సూర్యస్య కామేన కృతశ్రవ ఇచ్ఛమానః అరణ్యాన్యరణ్యాన్యసౌ యా ప్రేవనశ్యసి కథాగ్రామన్న పృచ్ఛసి నత్వాభీరివ విందతి ప్రషారాయ వదతే యదుపావతి చిచ్చికః ఆఘాటీభిరివ ధావయన్ అరణ్యా నిర్మహీయతే ఉతగావదివాదన్ ఉతో వేష్మేవ దృశ్యతే ఉతో అరణ్యాని సాయం సకటేరివ సర్జతి కామంగైష ఆహ్వయతి దార్వంగైష ఉపావధీత్ వసన్నరణ్యాన్యాగం సాయం అక్రుక్షయితి మన్యతే నవా అరణ్యా నిర్హంతి అన్యశ్చేన్నాభిగచ్చతి స్వాదోః ఫలస్య జగ్ధ్వా యత్ర కామం నిపద్యతే ఆంచన గంధీగుం సురభీ బహ్వన్నామ కృషేవలాం ప్రాహం మృగాణాం మాతరం అరణ్యానేమశగుం శిషం వార్త్రహత్యాయ శవసే వృతనాసాహ్యాయ చ ఇంద్రత్వావర్తయామసే సుబ్రహ్మాణం వీరవంతం బృహంతం ఉరుంగభీరం పృథుబుద్ధమింద్ర శ్రుతర్షి ఉగ్రవభిమాతిషాహం అస్మభ్యం చిత్రం వృషణగుం మృగిందాః క్షేత్రిజైత్వా నిరృత్యైత్వా గృహోముంచామి వరుణస్య పాశాత్ అనాథ సంబ్రహ్మణే త్వా కరోమి శివే తే ద్యావా పృథివీ ఉభే ఇమే సంతే అగ్నిః సహాభిరస్తు సంజావా పృథివీ సహౌషధీభిః శమంతరిక్షగం సహవాతేన తే శంతే చతస్రః ప్రదిశో భవంతో యా దేవేశ్చతస్రః ప్రదిశః వాతపత్నేరభిసూర్యో విచష్టే తాసాం త్వా జరస ఆదధామి ప్రయక్ష్మతేతు నిరృతిం పరాచైః అమోచయక్ష్మాద్దురితాజవర్త్యై దృఢః పాశాన్ నిరృత్యై చోదమోచి అహావర్త్యమవిదత్స్యోనాం అప్యభూద్భద్రే సుకృతస్య లోకే సూర్యమృతం తమసో గ్రాహ్యాయత్ దేవా అముంచన్నసృజన్వేన సహ ఏవమహమిమంక్షేత్విరాజ్యామి శగుంసాత్ ద్రుహోముంచామి వరుణస్య పాశాత్ బృహస్పతే యుగమింద్రశ్చ వస్వః దివ్యస్యే సాథే ఉత పార్థివస్య భర్తగుం రయజ్ఞస్తు వతే కీరయేచిత్ యూయం పాత స్వస్తిభిః సదానః దేవాయుధమింద్రమాజోహువానాః విశ్వావృధమభియే రక్షమాణాః ఏన హతా దీర్ఘమధ్వానమాయన్ అనంతమర్థమనివర్త్స్యమానాః యత్తే సుజాతే హిమవత్సు భేషజం మయోభూశంతమాయద్భృగోసి తతో నో దేహి శీబలే అదో గిరిభ్యో అధియత్ ప్రధావసి సగుంశోభమానా కన్యేవ శుభ్రే తాం త్వాముద్గలా హవిషావర్ధయంతి సానశీబలే రయిమాభాజదేహ పూర్వం దేవా అపరేణానుపశ్యన్ జన్మభిః జన్మాన్యవరేః పరాణి వేదాని దేవా అయమస్మీతి మాం అహగం హిత్వా శరీరం జరసః పరస్తాత్ ప్రాణాపానౌ చక్షుశ్రోత్రం వాచం మనసి సంభృతాం హిత్వా శరీరం జరసః పరస్తాత్ ఆభూతిం భూతిం వయమశ్నవామహై ఇమా ఏవతా ఉషసోయా ప్రథమా వ్యౌచ్ఛన్ తాదేవ్యః కుర్వతే పంచరూపా శశ్వతీర్నావపృజ్యంతి నగమంత్యంతం వసూనాంతాధీతేన రుద్రాణామోర్మ్యా ఆదిత్యానాం తేజసా విశ్వేషాం దేవానాం కృతునా మరుతామేమ్నాజుహోమి స్వాహా అభిభూతిరహమాగమం ఇంద్రసఖా స్వాయుధః ఆశ్వాసాసు దుష్షహః ఇదం వర్చో అగ్నినా దత్తమాగాత్ యశో భర్గః సహ ఓజో బలం చ దీర్ఘాయుత్వాయ శతశారదాయ ప్రతిగృహ్ణామి మహతే భేద్యాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం మయుర్భూయాత్ సర్వమాయుర్గేషం భూర్భువస్సువః అగ్నిర్ధర్మేణాన్నాదః మృత్యుర్ధర్మేణాన్నపతిః బ్రహ్మక్షత్రజ్ఞ స్వాహా ప్రజాపతిః ప్రణేత బృహస్పతిః పునదేత యమః పంథాః చంద్రమాః పునరసు స్వాహా అగ్నిరన్నాదోన్నపతిః అన్నాద్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సోమో రాజా రాజపతిః రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా వరుణః సమ్రాట్ సమ్రాట్పతిః సామ్రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఓషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పుష్టా పశూనాం విశునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా సయీం పాహి యరుజీషీతరుద్రః యశ్చిప్రవాన్ వృషభోజోమతీనాం యోగోత్రభిర్వజ్రభిర్ద్యోహరిష్ఠాః స ఇంద్రచిత్రాగం అభిగృంధి వాజాన్ ఆతే సుష్మో వృషభేతు పశ్చాత్ ఓత్తరాగధరాగా పురస్తాత్ ఆ విశ్వతో అభిసమే తర్వాన్ ఇంద్రద్యుమ్నగం సువర్వద్ధే హ్యస్మే రోష్వస్మై పురోరథం ఇంద్రాయ శూషమర్చత అభీకేచిదులోకృత సంగే సమత్సువృత్ర అస్మాకం బోధిచోదిత నభంతామన్యకేషా జాకాభిహన్వసు ఇంద్రం వయగంశునాసీరం అస్మిన్ యజ్ఞే హవామహే ఆవాజైరుపనోగమత్ ఇంద్రాయ శుదాసీరాజ సృజాజుహుతనో హవిః జుషతాం ప్రతిమేధిరః ప్రహవ్యాని ఘృతవంత్యస్మై హర్యశ్వాజ భరతా సజోషాః ఇంద్రత్వభిర్బ్రహ్మణా వావృధానః శునాసీరే హవిరిదం జుషస్వ వయస్సు పర్ణా ఉపసేధురింద్రం ప్రియమేధారిషజో నాధమానాః అబద్ధ్వాంతమోర్నుహి పూర్ధిచక్షుః ముగ్ధస్మాన్ నిధయేవ బద్ధాన్ బృహదింద్రాయగాయత మరుతో వృత్రహంతమం ఏ నజ్యోతిరచనయంద్రతావృధ దేవం దేవాయ జాగ్రవి కామిహైకాః కలిమే పతంగాః మాంఛాలాః కులిపలిమా పతంతి అనావృతైనాం ప్రథమందు దేవాః సౌపర్ణం చక్షుస్తనువా విదేయ ఏవావందస్వవరుణం బృహంతం నమస్యాధీరమమృతస్య గోపాం సనః శర్మ త్రివరోధం వియగుంసత్ యూజం పాత స్వస్తిభిః సదానః నాకే సుపర్ణముపయత్పదంతం హృదావేనంతో అభ్యచక్షదత్వా హిరణ్యపక్షం వరుణస్య దూతం యమస్య యోనౌ సగుణంభురణ్యం సన్నో దేవేరభిష్టయే ఆపో భవంతు పీతయే శయ్యారభిస్రవంతున ఈశానావార్యాణాం క్షయంతేశ్చర్షణీనాం అపోయాచామి భేషజం అప్సు మే సోమ అబ్రవీద్ అంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వశంభువం ఆపశ్చ విశ్వభేషజీః యదప్సుతే సరస్వతి గోష్వశ్వేషు యన్మధు తేన మేవాదిమేవతి ముఖమంధి సరస్వతి యా సరస్వతీ వైశంభల్యా తస్యాం మేరాస్వ తస్యాస్తే భక్షీయ తస్యాస్తే భోజిష్ఠ భాజో భూజాస్మ అహం త్వదస్మి మదసి త్వమేతద్ మమాసి యోనిస్తవజో నిరస్మి మమైవ సన్వహ హవ్యాల్యగ్నే పుత్రః పిత్రే లోకకృజ్జాతవేదః ఇహైవ సంతత్ర సంతం త్వాగ్నే ప్రాణేన వాచా మనసా బిభర్మి తిరోమాసంతమా జర్మా ప్రహాసీత్ జ్యోతిషాత్వా వైశ్వానరేణోపతిష్ఠే అయం తేజోనిర్విజః యతో జాతో అరోచథాః తంజానన్నగ్న ఆరోహ అథానావర్ధయారయిం యాతే అగ్నే నిద్యజాతనోస్తయే హ్యారోహాత్మాత్మానం అచ్చావసూని కణ్వన్నస్మే నర్యాపురుణి యజ్ఞో భూత్వా యజ్ఞమాసీదస్మాయోని జాతవేదో భువ ఆజాయమానః సక్షయ ఏహి ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ ఆయుః ప్రజాగం రయమస్మాసు దేహి అజస్రోదీలిహినో దురోణే తమింద్రం జోహవీమి మఘవానముగ్రం సర్త్రాదధానమః ప్రతిష్కృతగుంశవాగుంసి వగంహిష్ఠో గీర్భిరాచ జగ్జిజో వవర్తత్ రాజేనా విశ్వాసు తథా కృణోతు వజ్రీ త్రికద్రుకేషు మహిషో జవాశిరంతు విశుష్మస్త్రిపత్ సోమమపి వద్విష్ణునా సుతం యథావశత్ సయీం మమాదమహి కర్మ కర్తవే మహామురుం సైనగుంసశ్చ దేవం దేవః సత్యమిందుగుం సత్య ఇంద్రః ఇదద్యవి సర్వా రుగ్ణమద్రేః మహిపాథః పూర్వ్యగుం సద్ధ్రియక్కః అగ్రన్నయత్సుపద్యక్షరాణాం అచ్చారవం ప్రథమా జానతీగాత్ విదద్గవ్యగుం సరమా దృఢమూర్వం ఏనానుకం మానుషే భోజతే విట్ ఆయే విశ్వాస్వపత్యాని చక్రుః కృణ్వానాసో అమృతత్వాయ గాతుం త్వన్ృభిర్నృపతే దేవహూతౌ భూరేణ వృత్వా హర్యశ్వహగుంసి త్వన్నిదస్యించుమురిం ధ్వనించాస్వాపజోదభీతయే సుహంతో ఏవాపాహి ప్రత్నథా మందతుత్వా శ్రుధి బ్రహ్మవావృధ స్తోతగేర్భిః ఆవిశ్వోర్యం కృణుహితేపిహీషః జరిశత్రోగం రభిగా ఇంద్రతృంధి అగ్నే బాధస్వ విమృధోనుదస్వ అపామీవాపరక్షాగుంసిసేధ అస్మాత్సముద్రాగృహతో దివో నః అపాంభూమానముపనసృజేహ యజ్ఞ ప్రతిష్ఠసుమతౌ శిషేవాత్వా వసూని పురుధావిశంతు దీర్ఘమాయుర్యజమానాయ కృణ్వన్ అథామృతేన జరితారమంధి ఇంద్రశునాభద్వితనోతి శీరం సంవత్సరస్య ప్రతిమానమేతత్ అర్కస్య జ్యోతిస్తదిదా సజ్జేష్టం సంవత్సరగం శునవత్సీరమేతత్ ఇంద్రస్య రాధః ప్రయతం పురుత్మనా తదర్కరూపం విమిమానమేతి ద్వాదశారే ప్రతిష్టదీదృషా అశ్వాయంతో గవ్యంతో వాజయంతః హవామహే త్వాపగంతవా ఆఘోషంతస్త్వాసు మతో నవాయా వయమింద్రత్వాసు నగుంభువేమ. అత ద్వితీయాష్టక షష్టమ ప్రశ్న ప్రారంభ. స్వాద్వీన్ స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ అమృతామృతేన మధుమతీ మధుమత సృజామి సగుం సోమేన సోమోస్యశ్విభ్యాహం పక్ష్యస్వ సరస్వత్యై పక్ష్యస్వ ఇంద్రాయ సుత్రాణే పక్ష్యస్వ పరితోషించతాసుతం సోమోరగుత్తమగుం హవిః గహన్వాయోనర్యో అప్స్వంతరా సుషావ సోమమద్రిభిః పునాతు తే పరిశ్రుతం సోమగుం సూర్యస్య దుహితా వారేణ శశ్వతాతనా వాయుః పూతః పవిత్రేణ ప్రాణ సోమో అతిద్రుతః ఇంద్రస్య యుజ్యః సఖా వాయుః పూతః పవిత్రేణ ప్రత్యాంగ్ సోమో అతిద్రుతః ఇంద్రస్య యుజ్యః సఖా బ్రహ్మక్షత్రం పవతే తేజ ఇంద్రియం సురయా సోమస్సుత ఆసుతోమదాయ శుక్రేణ దేవదేవతాపివృద్ధి రసేనాన్నం యజమానాదధేహి కుమిదం గజవమంతోయమంచిత్ యథాదాంత్యన పూర్వం వియూయ విహేహేషాం కృణుత భోజనాని ఏ బర్హిషో నమో భక్తిర్న జగ్మః ఉపజామగృహేతోస్యశ్విభ్యాం వాదిష్టం గృహ్ణామి సరస్వత్యా ఇంద్రాయ సుత్రామ్నే ఏష దేవో నిస్తేజసే త్వా వీర్యాయత్వా బలాయత్వా తేజోసి తేజో మయిధేహి వీర్యమసి వీర్యం మయిధేహి బలమసి బలం మయిధేహి నానాహి వాం దేవహితగుం సదఃకృతం ఆసగుం సక్షాథాం పరమే వ్యోమన్ సురా త్వమసి సుష్మిణే సోమ ఏష మామాహిగుంసే స్వాయోమిమా విశన్ ఉపజామగృహేతోస్యాశ్వినం తేజ సారస్వతం వీర్యం ఐంద్రం బలం ఏష తేజో నిర్మోదాయత్వా ఆనందాయత్వా మహసేత్వా ఓజోస్యోజో మయిధేహి మన్యురసి మన్యం మయిధేహి మహోసి మహో మయిధేహి సహోసి సహో మయిధేహి యా వ్యాఘ్రం విషూచికా ఉభౌ వృకం చ రక్షతి శ్యేనం పదత్రిణగుంసి గుంహాం శేమం పాత్రగుంహస సంవృతస్థ సమ్మాభద్రేణ పృంత యువృతస్థ విమా పాత్మనా పృంత సోమో రాజామృతగుంసుత యజేషేణాజహాన్ మృత్యం ఋతేన సత్యమింద్రియం విపానగుం శుక్రమంధస ఇంద్రస్యేంద్రియం ఇదం పదోమృతం మధు సోమమధ్యోవ్యపిబత్ ఛంద్రసాహుంశుచిషత్ రతేన సత్యమింద్రియం అభ్యా క్షీరం వ్యపిబత్ కృంగాంగిరసోధిగా రతేన సత్యమింద్రియం అన్నాత్ పరిశ్రుతో రసం బ్రహ్మణా వ్యపిబత్ క్షత్రం రతేన సత్యమింద్రియం రేతో మూత్రం విచహాతి యోనిం ప్రవిశదింద్రియం గర్భో జరాయుణావృతః ఉల్బంజహాదిజన్మనా ఋతేన సత్యమింద్రియం వేదేన రూపే వ్యకరోత్ సకాసతి ప్రజాపతిః ఋతేన సత్యమింద్రియం సోమేన సోమో వ్యపిబత్ సుతాసుతో ప్రజాపతిః ఋతేన సత్యమింద్రియం దృష్ట్వా రూపే వ్యాకరోత్ సత్యామృతే ప్రజాపతిః అశ్రద్ధామనృతే దధాత్ శ్రద్ధాగం సత్యే ప్రజాపతిః ఋతేన సత్యమింద్రియం దృష్ట్వా పరిశ్రుతో రసం శుక్రేణ శుక్రం వ్యపిబత్ అజస్సోమం ప్రజాపతిః ఋతేన సత్యమింద్రియం విపానగం శుక్రమంధసః ఇంద్రస్యేంద్రియం ఇదం పజోమృతం మధో సురాబంతం బర్హిషదగం సువీరం యజ్ఞగం హిన్వంది మహిషా నమోభిః దధానా సోమం దివి దేవతాసో మదేమేంద్రయ్యజమానా స్వర్గాః యస్తే రసః సంభృత ఓషధీషు సోమస్య సుష్మస్సురజాసుతస్య తేన జిన్వ యజమానం మదేన సరస్వతీమశ్వినాదింద్రమగ్నిం యమశ్వినా నముచేరాసురాదధి సరస్వత్యసనోదింద్రియాయ ఇమంతగుం శుక్రం మధుమంతమిందుం సోమగుం రాజానమిహ భక్షయామి యదత్ర రిక్తగుం రసినః సుతస్య యదింద్రో అపి భక్షతీభిః అహం తదస్య మనసా శివేన సోమగుం రాజానమిహ భక్షయామి పితృభ్యస్వధాభిభ్యస్వధా నమః పితామహేభ్యస్వధాభిభ్యస్వధా నమః ప్రపితామహేభ్యస్వధాభిభ్యస్వధా నమః అక్షన్ పితరః అమీ మదంత పితరః అతీతృపంత పితరః అమీ మృజంత పితరః పితరః శుంధధ్వం పునంతు మా పితరః సోమ్యాసః పునంతు మా పితామహాః పునంతు ప్రపితామహాః పవిత్రేణ శతాయుషా పునంతు మా పితామహాః పునంతు ప్రపితామహాః పవిత్రేణ శతాయుషా విశ్వమాయుర్వ్యశ్నవై అగ్న ఆయోగుంషి పవసేగ్నే పవస్వ పవమానస్సు వర్జనః పునంతు మా దేవ జనాః జాతవేదః పవిత్రమద్యత్తే పవిత్రమర్క్షిషి ఉభాభ్యాం దేవ సమితర్వైశ్వదేవీ పునతి ఏ సమానాః సమనసః ఇతరోజమరాజ్యే తేషాం లోకస్వధా నమః యజ్ఞో దేవేషు కల్పతాం ఏ స జాతాః సమనసః జీవా జీవేషు మామకాః తేషా విశ్రేర్మయి కల్పతాం అస్మిన్ లోకే శతగుం సమాః ద్వే శృతి అశృణవం విదృణాం అహం దేవానామృతమర్త్యానాం యాభ్యామిదం విశ్వమే జత్సమేతి యదంతరా పితరం మాతరం చ ఇదగుం హవిః ప్రజననం మే అస్తో దశవీరగుం సర్వగణగ్భిః స్వస్తయే ఆత్మసని ప్రజాసని అశుసన్యభజసని లోకసని అగ్నిః ప్రజాం బహుళాం మే కరోతు అన్నం పయోరేతో అస్మాసు భర్త రాజస్పోషమిషమూర్జమస్మాసు దీధరత్స్వాహ శీసేన తంత్రం మనసా మనీషిణః పూర్ణాసూత్రేణ కవయో భజంతి అశ్వినా యజ్ఞగుం సమితా సరస్వతీ ఇంద్రస్య రూపం వరుణోభిషజ్యన్ తదస్య రూపమమృతగుం శచీభిః తిస్రోదధుర్దేవతాః సగుం రణాః లోమానిషష్పైర్బహుధానకోక్మభిః త్వగస్య మాగుం సమభవన్నలాజాః తదశ్వినాభిషజా రుద్రవర్తనే సరస్వతీ వయతి పేషో అంతరః అస్థిమజ్జానం మాసరైః కారోతరేణ దధతో గవాం త్వచి సరస్వతీ మనసాపేషలం వసు నాసత్యాభ్యాం వయతి దర్శతం వపుః రసం పరిశ్రుతా నరోహితం నగ్నహుర్ధీరస్తసరన్న వేమ అయసా శుక్రమమృతం జనిత్రం సురజామోత్రాజ్జనయంతిరేతః అపామతిం దుర్మతిం బాధమానాః ఊవధ్యం వాచకుం సగువంతదారాత్ ఇంద్రః సుత్రామా హృదయేన సత్యం పురోణాశేన సవితా జజాన జగత్లోమానం వరుణోభిషజ్యన్ మతస్మే వాయవ్యైర్మమినాతి పిత్తం ఆంత్రాణి స్థాలే మధుపిన్వమానా గుదా పాత్రాణి సుదుఘాన ధేనుః శేనస్య పత్రం న ప్రీహా శచీభిః ఆసందీనాభిరుదరన్న మాతా కుంభోవనిష్ఠర్జనితా శచీభిః యస్మిన్నగ్రేయోన్యాంగర్భో అంధః ప్రాశేర్వ్యక్తః శతధార ఉత్సః దుహేన కుంభేన స్వధాం పితృభ్యః ముఖకం సదస్య శిర ఇత్సదేన జిహ్వా పవిత్రమశ్వినా సగం సరస్వతీ చ పన్నపాయుర్భిషగస్య బాలః పస్తిర్నశేపో హరసాతరస్వీ అశ్వేభ్యాం చక్షురమృతం గ్రహాభ్యాం ఛాదేన తేజో హర్షాశ్రుతేన పక్ష్మాణి గోధూమైః క్వలైరుతాని ఏషో న శుక్లమసితం వసాతే అవిర్నమేషో నసి వీర్యాయ ప్రాణస్య పంచా అమృతో గ్రహాభ్యాం సరస్వత్యుపవాకైర్వ్యానం నస్యాని బర్హిర్బదరేర్జజాన ఇంద్రస్య రూపమృషభో బలాయ కర్ణాభ్యాశ్రోత్రమృతం గ్రహాభ్యాం యవానబర్హిర్భృవి కేసరాణి కర్కంధుజజ్ఞే మధుసారఘం ముఖాత్ ఆత్మన్నుపస్థేన వృషస్య లోమ ముఖేష్ణ శ్రోణిన వ్యాఘ్రలోమం కేశాన శీర్షణ యశసే శ్రీశిఖా శ్రగంహస్య లోమ త్రిషిరింద్రియాణి అంగాన్యాత్మన్ భిషజాతదశ్వినా ఆత్మానమంగైః సమధాత్ సరస్వతీ ఇంద్రస్య రూపకం శతమానమాయుః చంద్రేణ జ్యోతిరమృతం దధానా సరస్వతీయోన్యాం గర్భమంతః అశ్వేభ్యాం పత్నీ సుకృతం విభర్తి అపాగుం రసేన వరుణో న సాంనా ఇంద్రగశ్రియై జనయన్నప్సురాజా తే చ పశూనాగుం హవిరింద్రియావత్ పరిశ్రుతాపయసా సారథం మధు అశ్వేభ్యాం దుగ్ధం విషజా సరస్వత్యా సుతా సుతాభ్యాం అమృత సోమగిందుః నిమిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసే క్షత్రస్య యోనిరసే స్యోనామాసీద సుషదామాసీద మా త్వాహిగుంసీద్ మామాహిగుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః అస్త్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం అశ్వినోర్భేషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వాసవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం సరస్వత్యై భేషజ్యేన దేవ్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్య త్వాసవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియశసే బలాయాభిషించామి కోసికతమోసి కస్మై త్వాకాయ త్వా స్వశ్లోకా సుమంగళా సత్యరాజా శిరో మే శ్రీ యశోముఖం ద్విషకేశాశ్చశ్మశ్రూణి రాజా మే ప్రాణామృతం సమ్రాట్ చక్షుః విరాట్ శ్రోత్రం జిహ్వా మే భద్రం వాల్మహః మనోమన్యుః స్వరాట్ భామహ మోదాః ప్రమోదా అంగులీరంగాని చిత్తం మే సహ బాహో మే బలమింద్రియం హస్తౌ మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురో మమ పుష్టేర్మే రాష్ట్రముదరమగుంసౌ గ్రీవాశ్చ శ్రోణ్యౌ ఊరు అరత్నీ జానునీ దిశో మేంగాని సర్వతః నాభిర్మే చిత్తం విజ్ఞానం ఆయుర్మే పచతిర్భసత్ ఆనందనందా బాండౌ మే భగః సౌభాగ్యం వసః జంఘాభ్యాం మధ్యాం ధర్మోస్మి ఇషిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే ప్రతిష్ఠామి రాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రతిష్ఠామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్ఠామ్యాత్మన్ ప్రతి ప్రాణేషు ప్రతిష్ఠామి పుష్టే ప్రతిద్యావా పృథివ్యోః ప్రతిష్ఠామి యజ్ఞే త్రయా దేవా ఏకాదశ త్రయస్త్రిపుంసాసురాధసః బృహస్పతి పురోహితాః దేవస్య సవితుస్సవే దేవాదేవైరవంతు మా ప్రథమా ద్వితీయైః ద్వితీయాస్ తృతీయైః తృతీయాస్ సత్యేన సత్యం యజ్ఞేన యజ్ఞో యజుర్భిః యజోగుంషి సామభిః సామాన్యృగ్భిః రచో యాజ్యాభిః యాజ్యావషట్కారైః వషట్కారా ఆహుతిభిః ఆహుతయో మే కామాన్ సమర్థయంతో భూస్వాహ లోమాని ప్రయతిర్మమ త్వన్మానతిరాగతిః మాగం సమ్మ ఉపనతిః తస్వస్థి మజ్జామ ఆనతిః యద్దేవాదేవహేడనం దేవాసశ్చ కృమా వయమ్ అగ్నిర్మా తస్మాదేన సహ విశ్వాన్వంశత్వగంహసః యదిదివాగదినక్తం ఏదాగంసచ కృమావజం వాజుర్మా తస్మాదేన సహ విశ్వాన్వంశత్వగంహసః యది జాగ్రద్యది స్వప్నే ఏనాగుంసచ కృమావజం సూర్యో మా తస్మాదేన సహ విశ్వాన్వంశత్వగంహసః యద్గ్రామే యదరణ్యే యత్సభాయాం యదింద్రియే యత్సూద్రే యదర్యే ఏనశ్చ కృమావజం యదేకస్యాధిధర్మణి తస్యావయజనమసి యదాపో అభ్యయావరుణేతి శపామహే తతో వరుణనోముంచ అవభృథని చంకుణని చేరులసిని చంకుణ అవదేవైర్దేవకృతమేనోజాట్ అవమర్త్యైర్మర్త్యకృతం పురారాణో దేవ రిషస్పాహి సుమిత్రాన ఆప ఓషధయః సంతో దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాందేష్టి యంచ వయం విష్మః ద్రుపదాదివేన్మముచానః స్విన్న స్నాత్రీమలాదివ భూతం పవిత్రేణేవాజ్యం ఆపశ్యంధరితు మైనసః ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం ప్రతిజితో వరుణస్య పాశః ప్రత్యస్తో వరుణస్య పాశః ఏధోస్యేధిషీమహి సమిదసి తేజోసి తేజోమయి ధేహి అపో అన్వచారిషం వసేన సమసృక్ష్మహి అయస్వాగుం అగ్న ఆగమం తమ్ మాసకుం సృజవర్చసా ప్రజయా చ ధనేన చ సమావవర్తి పృథివీ సముషాః సము సూర్యః సము విశ్వమిదం జగత్ వైశ్వానర జ్యోతిర్భూయాసం విభుం కామం వ్యశ్నవై భూస్వాహా హోతాయక్షత్ సమిధేంద్రమిడస్పదే నాభా పృథివ్యా అధి ఇవో వష్మాన్ సమిధ్యతే ఓ జిష్ఠశ్చర్షణీ సహాన్ దేత్వాద్యస్య హోతర్విజ హోతాయక్షత్తనూన పాతం ఓతిభిర్జేతారమపరాజితం ఇంద్రం దేవగం సువర్విదం పథిభిర్మధుమత్తమైః నరాశగుంసేన తేజసా దేత్వాద్యస్య హోతర్విజ హోతాయక్షదిడాభిరింద్రమీడితం ఆజుహ్వా నమమర్త్యం దేవో దేవైః సవీర్యః వజ్రహస్తః పురందరః దేత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షద్బర్హిషీంద్రం దిషద్వరం ఋషభం నర్యాపసం వసుభిరుద్రైరాదిత్యైః సయుగ్భిర్బర్హిరాసదత్ దేత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షదోజో నవీర్యం సహోద్వార ఇంద్రమవర్ధయన్ సుప్రాయణాదిశ్రయంతామృతామృధః ద్వార ఇంద్రాయ మేధుషే వియంతాజ్యస్య హోతర్గజ హోతాయక్షదుషే ఇంద్రస్య ధేనో సుదుభే మాతరౌ మహీ స వాతరౌ న తేజసీ వత్సమింద్రమవర్ధతాం ఏతామాజ్యస్య హోతర్గజ హోతాయక్షద్దైవ్యా హోతారా భిషజా సఖాయా కవిషేంద్రం భిషజ్యతః కవీ దేవో ప్రచేతసో ఇంద్రాయ ధత్త ఇంద్రియం వీతామాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తిస్రో దేవీః త్రయస్త్రిధాతవోపసః ఇడా సరస్వతీ భారతీ మహేంద్రపత్నీర్హవిష్మతీః వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్వష్టారమింద్రం దేవం ధిషజగుం సుయజం ఘృతశ్రియం పురురోపగం సురేతసం మఘోనిం ఇంద్రాయ త్వష్టా దధదింద్రియాణి దేత్వాజ్యస్య హోతర్యజ హోతాయ క్షద్వనస్పతిం శమితారగుం శతక్రతుం ధిజోర్ధోష్టారమింద్రియం మద్ధాసమంజన్ పసిభిః సుగేభిః సదాది హవ్యం మధునా ఘృతేన ఏత్వాజ్యస్య హోతర్యజ హోతాయ క్షదింద్రగ్ఞ స్వాహాజ్యస్య స్వాహా మేధసః స్వాహా స్తోకానాం స్వాహా స్వాహా ఘృతీనాం స్వాహా హవ్యసోక్తీనాం స్వాహా దేవాగుం ఆజ్యవాన్ స్వాహేంద్రగం హోత్రాజ్యుషాణాః ఇంద్ర ఆజ్యస్య వియంతో హోతర్యజ సమిద్ధ ఇంద్ర ఉషసామనీకే పురోరుచాపోర్వకృద్వాభిధానః త్రిభిర్దేవైస్త్రిగుంశతావజ్రబాహుః జఘాన వృత్రం విదురోపవార నరాశగుంసః ప్రతిశూరో విమానః తనూనపాత్ ప్రతియజ్ఞస్య ధామ గోభిర్మపాన్మధునా సమంజన్ హిరణ్యైశ్చంద్రేయజతి ప్రజయతాః ఈడితో దేవైర్హరిభాగుం అభిష్టిః ఆజుహ్వానో హవిషా శర్ధమానః పురందర మఘవాన వజ్రబాహుః ఆజాతు యజ్ఞముపనోజుషాణః జుషాణో బర్హిర్హరివాన్న ఇంద్రః ప్రాచీనగుంసేదత్ ప్రతిశా పృథివ్యాః పురవ్యచాః ప్రథమానగ్స్యోనాం ఆదిత్యైరక్తం వసుభిః సజోషాః ఇంద్రం దురః కవశ్యో ధావమానాః వృషాణయంత జనజ సుపత్నేః ద్వారో దేవీరభితో విశ్రయంతాం సువీరా వీరం ప్రథమానామహోభిః ఉషాసా నక్తా బృహతే బృహంతం పయస్వదే సుదుభేషోరమింద్రం పేషస్వతీతంతునా సంయజంతి ఏవానాం దేవైంగజతస్సు రుక్మే దైవ్యా విమానా మనసా పురుత్రా హోతారావింద్రం ప్రథమా సువాచా మూర్ధన యజ్ఞస్య మధునా దధానా ప్రాచీనం జ్యోతిర్హవిషావృధాతః తిస్రో దేవేర్హవిషావర్ధమానాః ఇంద్రం జుషాణా వృషణన్న పత్నేః అచ్ఛిన్నంతం త్వం పయసా సరస్వతీ ఇడా దేవీ భారతే విశ్వతోర్తిః త్వష్టా దధదింద్రాయ సుష్మం అపాతో చష్టుర్యశసే పురోణి వృషాయ జన్వృషణం భూరిరేతాః మూర్ధన యజ్ఞస్య సమనక్తు దేవాన్ వనస్పతిరవసృష్టో నపాశైః త్మన్యాసమంజన్ఛమితాన దేవః ఇంద్రస్య హవ్యైర్జఠరం వృణానః స్వదాతి హవ్యం మధునా ఘృతేన శోకానామిందుం ప్రతిశూర ఇంద్రః వృషాయమానో వృషభస్తు రాశాత్ ఘృతపృషా మధునా హవ్యముందన్ మూర్ధన్ యజ్ఞస్య జుషత విస్వాహాః ఆచర్షణి ప్రావివేషయన్మా తగుం సద్ధీచేః సత్యమిత్తన్నత్వావాగుం అన్యో అస్తి ఇంద్రదేవో నమర్త్యోజ్యాయాన్ అహన్నహిం వరిషయా నమర్ణః అపాసృజోపో అచ్ఛా సముద్రం ప్రససాహిషే పురోహోత శత్రోన్ జ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాతిరస్తో ఇంద్రాభర దక్షిణే నామసూని పతిసింధో నామసి రేవతీనాం సశే వృధమధిధాద్యుమ్నమస్మే మహి క్షత్రం చ నాషాడింద్రతవ్యం రక్షాచనో మఘోనః పాహి సూరీన్ రాజే చ నస్వమత్యా ఇషేధాః ఏవం బర్హిరింద్రగం సుదేవం దేవైః వీరవత్సీర్ణం వేద్యామవర్ధయత్ వస్తోర్భృతం ప్రాక్తోర్భృతం రాజా బర్హిష్మతోత్యగాత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవేర్ద్వార ఇంద్రగుం సంఘాతే విడ్వేర్యామన్నవర్ధయన్ ఆవత్సేన తరుణేన కుమారేణ చ మే వితా అపార్పాణం రేణుకకాటం నుదంతా వసువనే వసుధేయస్య వియంతుయజ దేవీ ఉషాసానక్తా ఇంద్రం యజ్ఞే ప్రయత్యహ్వేతాం దైవేర్విషః ప్రాయాశిష్టాం సుప్రీతే సుధితే అభూతాం వసువనే వసుధేయస్య వీతాంగజ దేవీ జోష్ణే వసుధితి దేవమింద్రమవర్ధతాం అయావ్యన్యాథా ద్వేషాగుంసి ఆన్యావాక్షేద్వసువార్యాణి యజమానాయ శిక్షితే వసువనే వసుధేయస్య వీతాంగజ దేవీ ఊర్జాహుతే దుఃఖే సుదుఃఖే పయసేంద్రమవర్ధతాం ఇషమోర్జమన్యావాక్షీత్ సద్ధిగుం సపీతి మన్యా నవేనపోర్వందయమానే పురాణే ననవం అధాతామోర్జమోర్జాహుతే వసువార్యాణి యజమానాయ శిక్షితే వసువనే వసుధేయస్య వీతాంగజ దేవాదేవ్యాహోతారా దేవమింద్రమవర్ధతా హతాధశగుం సావాభాష్టాం వసువార్యాణి యజమానాయ శిక్షితౌ వసువనే వసుధేయస్య వీతాంగజ దేవేస్తిస్రస్తిస్రో దేవే పతిమింద్రమవర్ధయన్ అస్ప్రక్షద్భారతే దివం రుద్రేర్యజ్ఞగుం సరస్వతీ క్రీడా వసుమతే గృహాన్ వసువనే వసుధేయస్య వియంతు యజ దేవేంద్రోరరాశగుంస త్రివరోధస్త్రివంధుర దేవమింద్రమవర్ధయత్ సదేన శితి పృష్ఠానామాహితః సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేదస్య హోత్రమర్హతః బృహస్పతి స్తోత్రం అశ్వినాధ్వర్యవం వసువనే వసుధేయస్య వేతుయజ దేవేంద్రో వనస్పతిః హిరణ్యపర్ణో మధుశాఖస్సు పిప్పలః దేవమింద్రమవర్ధయత్ దివమగ్రేణాప్రాత్ ఆంతరిక్షం పృథివీమదృగుంహేత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవం బరిహిర్వారికీణాం దేవమింద్రమవర్ధయత్ శ్వాసస్థమింద్రేణాసన్నం అన్యా బరిహీగ్రశ్యభ్యభూత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవో అగ్నిస్పృష్టకృత్ దేవమింద్రమవర్ధయత్ స్వష్టం కుర్వాన్ శ్రేష్టకృత్ శ్రేష్టమద్యకరోదునః వసువనే వసుధేయస్య వేతుయజ హోతాయక్షత్సమిధాగ్నిమిడస్పదే అశ్వినేంద్రగుం సరస్వతీ అజోధూమ్రో నగోధూమైః క్వలేర్భేషజం మధుశష్మైర్నతే చ ఇంద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధు ప్రియంతాద్యస్య హోతర్యజ హోతాయక్షత్తనూనపాత్ సరస్వతీ అవిర్మేషో న భేషజం మథా మధుమతాభరన్ అశ్వినేంద్రాయ వీర్యం బదరేరుపవాతాభిర్భేషజంతోక్మభిః పయస్వోపః పరిశ్రుతాఘృతం మధు వియంద్వాజ్యస్యహోతర్యజ హోతారక్షన్నరాశకుం సన్ననగ్నహుం పతిగుం సురాయై భేషజం మేషః సరస్వతీభిషక్ రథోన చంద్ర్యశ్వినార్వపా ఇంద్రస్య వీర్యం బదరైరుపవాతాభిర్భేషజంతోక్మభిః పయః సోమః పరిశ్రుతాఘృతం మధు వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదిడేడిత ఆజుహ్వానః సరస్వతీం ఇంద్రం బలేన వర్ధయన్ ఋషభే నగవేంద్రియం అశ్వినేంద్రాయ వీర్యం యవైః కర్కంధుభిః మధునాచైర్నమాసరం పయః సోమః పరిశ్రుతాఘృతం మధు వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వరిః సుష్టరీమోర్ణమృదాః విషన్నా సత్యా విషజాశ్వినాశ్వాశిశుమతీ విషగ్ధేనుః సరస్వతీ విషగ్దుహ ఇంద్రాయ భేషజం పయః సోమః పరిస్కృతాఘృతం మధు వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్దురో దిశః కపశ్యో నవ్యచస్వతీః అశ్విభ్యాన్నదురో దిశః ఇంద్రో నరోదసీ దుఃఖే దుఃఖే కామాన్ సరస్వతీ అశ్వినేంద్రాయ భేషజం శుక్రన్న జ్యోతిరింద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధు వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సుపేషశోషేణ కందివా అశ్వినా సంజానానే స సమంజాతే సరస్వత్యా ద్విషిమింద్రేణ భేషజం శ్యేనో నరజసా హృదా అయస్సోమః పరిస్కృతా ఘృతం మధు నియంద్వాజ్యస్రహోదర్యజ హోతాయక్షద్దైవ్యాహోతారాభిషజాశ్వినా ఇంద్రన్న జాగ్రివేదివానత్రన్న భేషజైః శూషకుం సరస్వతీభిషగ్ శీసేన దుహ ఇంద్రియమ్ పయః సోమః పరిస్కృతా ఘృతం మధు నియంత్వాజ్యస్యహోదర్యజ హోతాయక్షత్తిస్రో దేవీర్న భేషజమ్ త్రయస్త్రిధాతవోపసః రూపమింద్రే హిరణ్యయమ్ అశ్వినే డాన భారతీ వాచా సరస్వతీ మహ ఇంద్రాయ దధురింద్రియమ్ పయః సోమః పరిస్కృతా ఘృతం మధు నియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్వస్తారమింద్రమశ్వినా భిషజన్న సరస్వతీ ఓజో న జ్యోతిరింద్రియమ్ మృకో నరభసో భిషజ యశస్సురజా భేషజమ్ శయానమాసరమ్ పయః సోమః పరిస్కృతా ఘృతం మధు నియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వనస్పతిం సమితారగం శతక్రతుం భీమన్న మన్యుగుం రాజానం వ్యాఘ్రన్నమసాశ్వినాభావం సరస్వతీభిషక్ ఇంద్రాయ దుహ ఇంద్రియం పయః సోమః పరిస్కృతా ఘృతం మధు నియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదశ్నిస్వాహాజ్యస్య స్తోకానాం స్వాహా మేధసాం పృథగ్ స్వాహా ఛాగమశ్రిభ్యాం స్వాహా మేషకం సరస్వత్యై స్వాహర్షభమింద్రాయ సింహాయ సహసేంద్రియం స్వాహాగ్నిర్నభేషజం స్వాహా సోమమింద్రియం స్వాహేంద్రగం సుత్రామాణగం సవితారం వరుణం భిషజాం పతిం స్వాహా వనస్పతిం ప్రియం వాచో నభేషజం స్వాహా దేవాగుం ఆజ్యమాన్ స్వాహాగ్నిగుం హోత్రాజ్యుషాణో అగ్నిర్భేషజం అజః సోమః పరిస్కృతా ఘృతం మధు నియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదశ్వినా సరస్వతీమింద్రగుం సుత్రామాణం ఇమే సోమాసురామాణః ఛాదైర్న మేషైర్షభైః సుతాః శష్పైర్న తోక్మభిః లాజైర్మహస్వంతః మదామాసరేణ పరిష్కృతాః శుక్రాః పయస్వంతో మృతాః ప్రస్థితావో మధుశ్చ్యుతః తానశ్వినా సరస్వతీంద్రసుత్రామావృత్రః ద్విషంతాగుం సౌమ్యం మధు పిబంతో మదంతో విజయంతు సోమం హోతర్యజ సమిద్ధో అగ్నిరశ్వినా తప్తో ఘర్మో విరాట్సుతః దుహే ధేనుః సరస్వతీ సోమగుం శుక్రమిహేంద్రియం తనోపాభిషజా సుతే అశ్వినోభా సరస్వతీ మధ్వారజాగుంసేంద్రియం ఇంద్రాయ పథిభిర్వహాన్ ఇంద్రాయేందుగుం సరస్వతీ నరాశగుంసేన నగ్నహుః అధాతామశ్వినా మధు భేషజం భిషజా సుతే ఆజుహ్వానా సరస్వతీ ఇంద్రాయేంద్రియాణి వీర్యం క్రిడాభిరశ్వినావిషం సమోర్జగుంసగుం రయిందధుః అశ్వినానముచే సుతం సోమగుం శుక్రం పరిస్మృతా సరస్వతీతమాభరత్ పరిభిషేంద్రాయ పాతవే కవశ్యో నవ్యచస్వతీ అశ్విభ్యాం నదురో దిశః ఇంద్రో నరోదసీ దుఘే దుహే కామాన్ సరస్వతీ ఉషాసానక్తమశ్వినా దివేంద్రగుంసాయమింద్రియైః సంజానానే సుపేషసా సమంజాతే సరస్వత్యా పాతన్నో అశ్వినా దివా పాహినక్తగుం సరస్వతి దేవ్యా హోతారాభిషదా పాతమింద్రగుం సచాసుతే తిస్రస్త్రేధా సరస్వతి అశ్వినా భారతేడా తే ప్రం పరిశ్రుతా సోమం ఇంద్రాయ సుషవర్మదం అశ్వినా భేషజం మధు భేషజన్నః సరస్వతీ ఇంద్రే త్వష్టాయ శశ్రియం రూపగుం రూపమధుస్సుతే ఋతుథేంద్రో వనస్పతిః శశమానః పరిశ్రుతాః కీలాలమశ్వభ్యాం మధు దుహే ధేనుః సరస్వతీ గోభిర్న సోమమశ్వినా మాసరేణ పరిష్కృతాః సమధాతాగుం సరస్వత్యా స్వాహేంద్రే సుతం మధు అశ్వినా హవిరింద్రియం నముచేర్ధియా సరస్వతీ ఆ శుక్రమాసురాద్వసు మఘమింద్రాయజభిరే యమశ్వినా సరస్వతీ హవిషేంద్రమవర్ధయన్ సవిభేదబలం మఘం నముచావాసురే సరమింద్రం పశవస్స అశ్వినో భాసరస్వతీ దధానా అభ్యనూషత హవిషా యజ్ఞమింద్రియం యగింద్రయింద్రియం దధు సవితావరుణో భగః ససుత్రామా హవిష్పతిః యజమానాయ సశ్చత సవితావరుణో దధత్ యజమానాయ దాశుషే ఆదత్తనముచేర్వసు సుత్రామా బలమింద్రియం వరుణః క్షత్రమింద్రియం భగేన సవితాశ్రియం సుత్రామా యశసా బలం దధానాయజ్ఞమాశత అశ్వినా గోభిరింద్రియం అశ్వేభిర్వీర్యం బలం హవిషేంద్రగుం సరస్వతీ యజమానమవర్ధయన్ తానా సత్యా సుపేషసా హిరణ్యవర్తనీనరాః సరస్వతీ హవిష్మతీ ఇంద్రకర్మసునోవత తాభిషజా సుకర్మణా సా సుదుఘా సరస్వతీ సవృత్రః శతక్రతుః ఇంద్రాయ దధురింద్రియం దేవం బరిహ సరస్వతీ సుదేవమింద్రే అశ్వినా తేజో న చక్షురక్ష్యోః బరిహిషా దధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీర్ద్వారో అశ్వినా భిషజేంద్రే సరస్వతీ ప్రాణన్న వీర్యన్నసి ద్వారో దధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీ ఉషాసావశ్వినా భిషజేంద్రే సరస్వతీ బలన్న వాచమాస్యే ఉషాభ్యాందధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీ జోష్ట్రీ అశ్వినా సుత్రామేంద్రే సరస్వతీ శ్రోత్రన్న కర్ణయోర్యశః జోష్ట్రీభ్యాందధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీ ఓర్జాహుతే దుఘే సుదుఘే అయసేంద్రగం సరస్వత్యశ్వినాభిషజావత శుక్రన్న జ్యోతిస్తనజోరాహుతే ధత్త ఇంద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవా దేవానాం భిషజా హోతారామింద్రమశ్వినా షట్కారే సరస్వతీ విషిన్న హృదయే మతిం హోదృభ్యాందధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీస్తిస్రస్తిస్రో దేవీః సరస్వత్యశ్వినా భారపీడా శూషన్న మధ్యేనాభ్యాం ఇంద్రాయ దధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవ ఇంద్రో నరాశగుంసః త్రివరోధ సరస్వత్యాశ్వభ్యామీయతే రథః రేతో నూపమృతం జనిత్రం ఇంద్రాయ త్వష్టా దధతింద్రియాణి వసువనే వసుధేయస్య వియంతు యజ దేవ ఇంద్రో వనస్పతిః హిరణ్యపర్ణో అశ్వభ్యాం సరస్వత్యా సుపిప్పలః ఇంద్రాయ పచ్యతే మధో ఓజో న జ్యోతివృషభో న భామం వనస్పతిర్నో దధతింద్రియాణి వసువనే వసుధేయస్య వియంతు యజ దేవం బరిహిర్వారితీనాం అధ్వరే స్తీర్ణమశ్వభ్యాం ఊర్ణం రథాః సరస్వత్యాః స్యోనమింద్రతే సదః ఈశాయై మన్యగుం రాజానం బరిహిషా దధురింద్రియం వసువనే వసుధేయస్య వియంతు యజ దేవో అగ్నిస్పిష్టకృత దేవాయక్షద్యథాయథం హోతారావింద్రమశ్వినాః వాచావాచగుం సరస్వతీ అగ్నిగుం సోమగ్యశ్రిష్టకృత్ శ్రిష్ట ఇంద్రః సుత్రామా సవితావరుణోభిషక్ ఇష్టో దేవా వనస్పతిః సృష్టా దేవా ఆజ్యవాః ఇష్టో అగ్నిరగ్న్యాః హోతా హోత్రే స్పిష్టకృత్ యశో నదధదింద్రియం ఊర్జమపచితిగ్స్వధాం వసువనే వసుధేయస్య వియంతు యజ అగ్నిమద్యహోతారమవృణీత అయగం సుతా సుతే యజమానః పచన్ పత్తేః పచన్ పురోడాశాన్ గృహ్ణన్ గ్రహాన్ బధ్నన్ నశ్యభ్యాం చాగం సరస్వత్యా ఇంద్రాయ బధ్నన్ సరస్వత్యే మేషమింద్రాయాశ్యభ్యాం బధ్నన్నింద్రాయ ఋషభమశ్యభ్యాగం సరస్వత్యై సోపస్థా అద్య దేవో వనస్పతిరభవత్ అశ్యభ్యాం చాగేన సరస్వత్యా ఇంద్రాయ సరస్వత్యై మేషేణేంద్రాయాశ్వభ్యాం ఇంద్రాయ ఋషభేణాశ్వభ్యాగం సరస్వత్యై అక్షగ్రస్తాన్మేదస్తః ప్రతిపచతాగ్రభీషు అవీవృధంతగ్రహైః అపాతామశ్వినా సరస్వతీంద్రస్సుత్రామావృత్రః సోమాత్స్వామ్నః ఉపో ఉక్థామదాశ్రోద్విమదా అదన్ అవీవృధంతాంగోషైః త్వామద్యర్ష ఆర్షేయర్షేణాన్నపాదవృణీత అయగుం సుతా సుతే యజమానః బహుభ్య ఆసంగతేభ్యః ఏష మే దేవేషు వసువార్యాయక్ష్యత ఇతి తాజా దేవా దేవదానాన్యదుః తాన్యస్మా ఆచశాస్వ ఆచగురస్వ ఇషితశ్చ హోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషః సోక్తవాకాయ సోక్తాబ్రూహి ఉషంతస్త్వాహవామహ ఆనో అగ్నే సుకేతునా త్వగుం సోమమహే భగన్ త్వగుం సోమ ప్రచికితో మనీషా త్వజాహినః పితరః సోమ పూర్వే త్వగుం సోమ పితృభిః సంవిధానః బర్హిషదః పితర ఆహం పితృన్ ఉపహోతాః పితరోగ్నిష్వాత్తాః పితరః అగ్నిష్వాత్తానృతుమతో హవామహే నరాశగుంసే సోమ పీథంగ ఆశుః తేనో అర్వంతః సుహవా భవంతో సన్నోభవంతద్విపదేశం చతుష్పదే యే అగ్నిష్వాప్తాయేనగ్నిష్వాప్తాః అగుంహోముచః పితరః సోమ్యాసః పరే వరే మృతాసో భవంతః అధిబ్రువంతు తే అవంత్వస్మాన్ నాన్యాయే దుగ్ధే జుషమాణాః కరంభం ఉదీరాణావరే పరే చ అగ్నిష్వాప్తా ఋతుభిః సంవిధానాః ఇంద్రవంతో హవిర్గంజుషంతాం యదగ్నే కవ్యవాహన త్వమగ్న ఈడితో జాతవేదః మాతలీ కవ్యైః ఏతా త్రిమర్దేవత్రాజేహమానాః హోత్రావృధస్తోమతష్టాసో అర్కైః ఆగ్నేయాహి సువిదత్రేభిరర్వాన్ సత్యైః కవ్యైః పితృభిర్ఘర్మసద్భిః హవ్యవాహమజరం వరప్రియం అగ్నిం ఘృతేన హవిషా సపర్యన్ ఉపాసదం కవ్యవాహం పితృణాం సనః ప్రజాం వీరవతీగుం సమృణ్వతో హోతాయక్షదిడస్పదే సమిధానం మహద్యశః సుషమిద్ధం వరేణ్యం అగ్నిమింద్రం వయోధసం గాయత్రీం ఛంద ఇంద్రియం త్ర్యవింగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షచ్చుచివ్రతం తనూనపాతముద్భిదం యంగర్భమదితిర్దధే శుచిమింద్రం వయోధసం ఉష్ణిహం ఛంద ఇంద్రియం నిత్యవాహంగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదీడేణ్యం ఈడితం వృత్రహంతమం ఇడాభిరేడ్యగుంసః సోమమింద్రం వయోధసం అనుష్టుభం ఛంద ఇంద్రియం త్రివత్సంగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సుబర్హిషదం ఓషణ్వంతమమర్త్యం సీదంతం బర్హిషి ప్రియే అమృతేంద్రం వయోధసం బృహతీం ఛంద ఇంద్రియం పంచాభింగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్యతస్వదీః సుప్రాజణారుతావృధః ద్వారో దేవేరహిరణ్యయేః బ్రహ్మాణ ఇంద్రం వయోధసం పంక్తిం ఛంద ఇహేంద్రియం తుర్యవాహంగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సుపేషసే సుశిల్పే బృహతీభే నక్తోషాసా నదర్శతే విశ్వమింద్రం వయోధసం త్రిష్టుభంచంద్రియం పష్టవాహంగారం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయ క్షత్రచేతసా దేవానాముత్తమం యశః హోతారాదేవ్యా కవీ సయుజేంద్రం వయోధసం జగతీం ఛంద ఇహేంద్రియం అనడ్వాహంగాం వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయ క్షత్రేశస్వదేః తిస్రో దేవేర్హిరణ్యయేః భారతేర్బృహదేర్మహేః పతిమింద్రం వయోధసం విరాజం ఛంద ఇహేంద్రియం ధేనుంగాన్న వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సురేతసం ప్రష్టారం పుష్టివర్ధనం రూపాణి బిభ్రతం పృథక్ పుష్టిమింద్రం వయోధసం ద్విపదం ఛంద ఇహేంద్రియం ఉక్షాణంగాన్న వయోదధత్ వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షక్షతక్రతుం హిరణ్యపర్ణముక్థినం రశనాం బిభ్రతం వశిం భగమింద్రం వయోధసం ककुभं छंद इहेन्द्रियं वशां देहतंगान्नवयोदधत् वेत्वाज्यस्य होतर्यज होतायक्षत्स्वाहाकृतेः अग्निं गृहपतिं पृथक् वरुणं भेषजं कविं क्षत्रमिन्द्रं वयोधसं अतिच्छन्द संच्छन्द इन्द्रियं बृहदृषभङ्गां वयोदधत् వేత్వాజ్యస్య హోతర్యజ సమిద్ధో అగ్నిః సమిధా సుషమిద్ధో వరేణ్యః రాజత్రీ ఛంద ఇంద్రియం వ్యవిర్దోర్వయోదధః తనూనపాచ్ఛుచివ్రతః తనూపాచ్చ సరస్వతీ ఉష్ణిక్ ఛంద ఇంద్రియం నిత్యవాడ్గోర్వయోదధః యదాభిరగ్నిరేడ్యః సోమో దేవో అమర్త్యః అనుష్టుఛంద ఇంద్రియం త్రివత్సో గౌర్వయోదధః స్వర్హిరగ్నిః పూషణ్వాన్ స్తీర్ణవర్హిరమర్త్యః బృహతే ఛంద ఇంద్రియం పంచాభిర్గౌర్వయోదధః దురో దేవీర్దుషో మహీః బ్రహ్మా దేవో బృహస్పతిః పంక్తిశ్చంద ఇహేంద్రియం తుర్యవాడ్గౌర్వయోదధః కుషే జహ్వీ సుపేషసా విశ్వే దేవా అమర్త్యాః త్రిష్టుఛంద ఇంద్రియం పష్టవాగ్గౌర్వయోదధః దైవ్యా హోతారాభిషజ ఇంద్రేణ సయుజా యుజా జగతి ఛంద ఇహేంద్రియం అనడ్వాన్గౌర్వయోదధః తిస్ర ఇడా సరస్వతీ భారతే మరుతో విశః విరాట్ఛంద ఇహేంద్రియం ధేనుర్గౌర్నవయోదధః త్వష్టాదురీపో అద్భుతః ఇంద్రాగ్నే పుష్టివర్ధనా ద్విపాచ్ఛంద ఇహేంద్రియం ఉక్షాగోర్నవయోదధః సమితానో వనస్పతిః సమితా ప్రసువన్భగం కకుచ్ఛంద ఇహేంద్రియం వశాదేహగోర్నవయోదధః స్వాహాయజ్ఞం వరుణః సుక్షత్రో భేషజం కరత్ అతిఛందాశ్చంద ఇంద్రియం బృహదృషభో గౌర్వయోదధః వసంతే నర్తునా దేవాః వసవస్త్రివృతాస్తుతం రథంతరేణ తేజసా హరిరింద్రే వయోదధః గ్రీష్మేణ దేవా ఋతునా రుద్రాః పంచదశే స్తుతం బృహదాయశసాబలం హరిరింద్రే వయోదధః వర్షాభిరుతురాదిత్యాః స్తోమే సప్తదశే స్తుతం వైరూపేణ విశౌచసా హవిరింద్రే వయోదధః శారదేనర్తునా దేవాః ఏకపికం శర్భవస్తుతం వైరాజేన శ్రియాశ్రియం హవిరింద్రే వయోదధః హేమంతేనర్తునా దేవాః మరుతస్త్రిణవే స్తుతం బలేన శక్వరీః సహ హవిరింద్రే వయోదధః శైశిరే నర్తునా దేవాః త్రయస్త్రిపుంసే మృతగ్రస్తుతం సత్యేన రేవతీః క్షత్రం హవిరింద్రే వయోదధః దేవం బర్హిరింద్రం వయోధసం దేవం దేవమవర్ధయత్ గాయత్రియా ఛందసేంద్రియం తేజ ఇంద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వేతు యజ దేవేర్ద్వారో దేవమింద్రం వయోధసం దేవేర్దేవమవర్ధయన్ పుష్ణిహా ఛందసేంద్రియం ప్రాణమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వియంతు యజ దేవీ దేవం వయోధసం ఉషే ఇంద్రమవర్ధతాం అనుష్టుభా ఛందసేంద్రియం వాచమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వీతాం యజ దేవీ జోష్ఠీ దేవమింద్రం వయోధసం దేవీ దేవమవర్ధతాం బృహత్యా ఛందసేంద్రియం శ్రోత్రమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వీతాం యజ దేవీ ఊర్జాహుతి దేవమింద్రం వయోధసం దేవీ దేవమవర్ధతాం పంక్త్యా ఛందసేంద్రియం శుక్రమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వీతాం యజ దేవాదేవ్యా హోతారా దేవమింద్రం వయోధసం దేవాదేవమవర్ధతాం త్రిష్టుభా ఛందసేంద్రియం త్విషిమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వీతాం యజ దేవేస్తిస్రస్తిస్రో దేవేర్వయోధసం పతిమింద్రమవర్ధయన్ జగత్యా ఛందసేంద్రియం బలమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య భియంతు యజ దేవో నరాశగుంసో దేవమింద్రం వయోధసం దేవో దేవమవర్ధయత్ విరాజా ఛందసేంద్రియం రేత ఇంద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వేతు యజ దేవో వనస్పతిర్దేవమింద్రం వయోధసం దేవో దేవమవర్ధయత్ ద్విపదా ఛందసేంద్రియం భగమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వేతు యజ దేవం బలిహిర్వారుజీనాం దేవమింద్రం వయోధసం దేవం దేవమవర్ధయత్ కకుభా ఛందసేంద్రియం దశ ఇంద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వేతు యజ దేవో అగ్రస్వష్టకృద్దేవమింద్రం వయోధసం దేవో దేవమవర్ధయత్ అతిఛందసా ఛందసేంద్రియం క్షత్రమింద్రే వయోదధత్ వసువనే వసుధేయస్య వేతు యజ